నా తండ్రి ఇంటిలో సేవకుడిగా ఉందును, ద్వారపాలకుడవును. నా తండ్రి ఇంటిలో ఆ ప్రేమ సౌధలో సేవకుడిగా ఉందును, ద్వారపాలకుడవును. నమ్మితి స్నేహితులనే నమ్మితి, నమ్మితి నమ్మితి స్నేహితులనే నమ్మితి. తిరిగితి తిరిగితి దేశములనే తిరిగితి, తిరిగితి తిరిగితి దేశములనే తిరిగితి. ఒంటరిగనే మిగిలితి, దారి తప్పి పోతిని. నా తండ్రి ఇంటిలో ఆ ప్రేమ సౌధలో సేవకుడిగా ఉందును, ద్వారపాలకుడవును. చేసితి నీకు ద్రోహము చేసితి, నే పాపము చేసితి నీకు ద్రోహము చేసితి. నీ బిడ్డను కానయ్యా నాకు అర్హత లేదయ్యా, నీ బిడ్డను కానయ్యా నాకు అర్హత లేదయ్యా. సేవకుడిగా ఉందును, మీకు సేవలు చేతును. నా తండ్రి ఇంటిలో ఆ ప్రేమ సౌధలో సేవకుడిగా ఉందును, ద్వారపాలకుడవును. నా తండ్రి ఇంటిలో ప్రేమ సౌధలో సేవకుడిగా. ఉందును, ద్వారపాలకుడౌదును.